017 హర్యస్వాద్యమరాచిత సం భా హర్యస్వాద్యమరాచిత సూరేశ ఆదిరేషామరాణం నియామకత్వేన పూజితేత్యర్థః ఓం హరతాయై నమః. ఒకటి క్యస్వరి కీకరణయ రచిత హర్యస్వాద్యమురాచి ఆం నీ ఇంద్రాది దేవతల చేత శనక భానముతో నియామకముగా అర్చింపబడునది గావున హర్యస్వాద్యమరాచితాయను నామముతో పరాదేవి ధ్యాయనీయ యగుచున్నది.